నీ అమ్మని నేను పెళ్లి చేసుకున్నప్పుడు రూపాయి ఆశ తీసుకోలేదు సరికదా నీ పిల్లలాగా మోడర్న్ డ్రెస్ వేసుకుని ఎప్పుడు చెప్తాం కాలేదు ఊరుకుందో ఉన్నమాట చెప్తే గెలుతావు ఎందుకు ఒరై నువ్వు చాలా అదృష్టవంతుడరా నీ భార్య తనతో పాటు నీకు బోరుడ దాసి తీసుకొచ్చింది ఆ ఆశ నీ పేరు ట్రాన్స్ఫర్ చేయమంది ఇదిగో ట్రాన్స్ఫర్ చేసి ఈ దస్తావేజం నీకు ఇస్తున్నాను ఇప్పుడే వస్తాను శ్వేత ఈ పేపర్స్ ఏంటి నీ ఆస్తి నా పేరును ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి అజయ్ ఇంకా నా ఆస్తి నీ ఆస్తి ఏమిటి చెప్పు నేనే నీ సొంతమైనప్పుడు కానీ శ్వేత పైకెళ్ళు గో హలో హలో శ్వేత నేను ల్యాబ్ నుండి మాట్లాడుతున్నాను మీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్ హలో వింటున్నారా Yes, Doctor. Vintunano. Doctor, are you sure? Yes, I am sure. Congratulations. Thanks a lot, Doctor. Thank you very much. One plus one equal to three? Tube light. ఏంటి అలా చూస్తున్నారు ఈ రోజు మీకు హాలిడే ఈ డబ్బు తీసుకుని ఏ సినిమాకి వెళ్ళండి నువ్వు అలాగే ఉండు ఇవాళ నుంచి మొత్తం ప్రపంచం అంతా తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను ఏం కావాలో చెప్పు లేదు లేదు ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే కూర్చుని నిన్ను ఇలాగే చూస్తూ ఉంటాను ఓకే ఇవాళ నువ్వు రోటరీ కాన్ఫరెన్స్ కి వెళ్ళాలి అమ్మ హాస్పిటల్ గురించి డిస్కస్ చేయాలి అజయ్ నీకంటే నాకంటే మనిద్దరికంటే మనకి అమ్మ ప్రాజెక్ట్ ముఖ్యం ఏ పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ ఆగకూడదు ప్రామిస్ Promise.